सिटी का नाम गाड़ी, चला की वन लेडी, चलती का नाम गाड़ी, चला की वन लेडी, रंगेली जोड़ी, बंगारू बाड़ी, వేగల్లో చేసెను దాడి, వేడెక్కి ఆగెను ఓడి, అహో ఇక ముప్పుల తిప్పలు తప్పవా తప్పవా, దారి చెప్పవా చెప్పవా. కారు దేశాలు తిరిగిన కారు, వీరులకు ఝాన్సీ కారు, హీరోలకు ఫ్యాన్సీ కారు. లోతులు చేరి రాతలు మారి, చేతులు మారినది జంపరు పంపరు, బండిరా బండిరా జగముండిరా ముండిరా. చల్తీ కా నామ్ గాడి, చల్లా కీ వంద లేడి. తప్పవా తప్పవా, దారి చెప్పవా చెప్పవా. చల్తీ కా నామ్ గాడి.